నాలుగు కళ్యాణశీల నిలయ లాసం భా కళ్యాణశీల నిలయ ఒకటి శిలానాం వికారహసే శిలాఘన ఇత్యర్థః కళ్యాణం సుఖమేవ శైలః ఘనీభూత ఇత్యర్థః తస్మిన్ కళ్యాణశైలే స్వస్వరూపే ఆనందఘనే నిలయతి తిష్ఠతీతి కళ్యాణశైలశయ స భగవః కస్మిన్ ప్రతిష్ఠితైతి స్వే మహిమ్నీతి హోవాచ్ ఇతి శ్రుతే దేవదై స్వస్మిన్నేవ స్వయం వర్తతైతి లౌకిక ప్రయోగాచ్చ దేవతా దూహ స్వస్వరూపే స్వావస్థానం యుజ్యత ఇతి కళ్యాణమేన శైలవత్ ఘనీభూతం కళ్యాణశైలః ఆనందమేకోసః లానశైలో నిలయః యస్యాః స ఇతి బహువ్రీహి సమాసః న విరుద్ధః బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ఠ ఇతి ఉక్త శ్రుతి ప్రామాణ్యత్ అథవా కళ్యాణశైలః మహామికుః నిలయం గృహం యస్యాః స తథా సుమేరు మధ్య శృంగ భేత్యర్థః ఓం కళ్యాణశైల నిలయయే నమః నలభే మూడు లలితా త్రిసతి ఆం వి శిలేక వికారము శైలము శిలాఘనమని అర్థము సుఖమే ఘనీభవించి యున్నదని భావము ఆ కళ్యాణశైలమందు అనగా ఆనందమనమైన స్వస్వరూపమునందు ఉండునదిగాన శ్రీలలితాదేవి కళ్యాణశైలజ్జయయ్యను అన్వర్థనామముతో కీర్తింపబడుచున్నది సభగనః కస్మిన్ ప్రతిష్ఠితయను శృతి పరంవెసుకుడు స్వీయ మహిమయందే శక్తియందే ప్రతిష్ఠితుడైయున్నాడని చెప్పుచున్నది అదియునుగాక దేవదత్తుడు తనయందే స్వయముగ స్వస్వరూపమున ఉన్నాడను లౌకిక ప్రయోగము కన్పట్టుచున్నది శృతి ప్రమాణము లౌకిక ప్రయోగముల వలన దేవి స్వస్వరూపమందు తానుగా నుండుట యుక్తి సహజమే అని తెలియవలేయును కళ్యాణమే శైలము పర్వతము వలె ఘనీభూతమైయున్నదిగాన కళ్యాణశైలము కళ్యా కళ్యాణశైలమనగా ఆనందమైకోసము కళ్యాణశైలము ఆనందమైకోసము సహజ నివాసస్థానముగా గలదేవి అని బహు నీహి సమాసము చెప్పుటలో విరోధమేమీయులేదు బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ఠ అయ్యను శృతి ఇందుకు ప్రమాణము అనగా అథవా కళ్యాణశైలమనగా మహామేరువు బంగారు కొండ ఆ మహామేరువు నివాసగృహముగా గల దేవి కళ్యాణశైల నిలయయను నామముతో నొప్పరుచుండును శ్రీలలితా సహస్రనామములలో సుమేర్మధ్య శృంగస్థ యను నామముతో పరాభట్టారిక సంకీర్తింపబడినది నలభై నాలుగు శంకర భాష్యం